తతశ్చైనమన్యేన శేష్టా ప్రాశేర్యేన చైతం పూర్వర్షయ ప్రాశ్నం జ్యేష్ఠతస్తే ప్రజామరిష్యతీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న వాంచన్న ప్రత్యంచం బృహస్పతినా శేష్టా తేనైనం ప్రాశేషం తేనైన వజీరమం ఏష వావోదన సర్వాంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తదశైనమన్యాభ్యాం శ్రోత్రాభ్యాం ప్రాశీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం బహిరోపవిశ్యసీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాహంచన్న ప్రత్యంచం ద్యావాహ పృథివీభ్యాం శ్రోత్రాభ్యాం తాభ్యాం ప్రాశేషం తాభ్యాేదమీగమం ఏష వావోహోర్వాహంగర్వరుతనో సర్వాహంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తదశైనమన్యాభ్యాక్షేభ్యాం ప్రాశేర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్న అంధోభవిష్యసీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సూర్యాచంద్రమసాభ్యాభ్యాభ్యాభ్యాం ప్రాశేషం తాభ్యాేనమేగమం ఏష వావోదన సర్వాంగర్వరుతనో సర్వాంగదేవర్వరుతనో సంభవతి యదేవం వేద తతశ్చైనమన్యేన ముఖేన ప్రాశేర్యేన చైతం పూర్వర్షర ప్రాశ్నం ముఖతస్తే ప్రజామరిష్యతీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం బ్రహ్మణా ముఖేన తేనైన ప్రాశీషం తేనైనమీగమం ఏష వావోదన సర్వాంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తతశ్చైనమన్యయా జిహ్వయా ప్రాశీర్యయా చైతం పూర్వర్షర ప్రాశ్నం జిహ్వాదే మనిష్యదీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అగ్నేర్జిహ్వయా తైనం ప్రాశీషం తైనవీగమం ఏష వావోదన సర్వాంగర్వరుతనో సర్వాంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తతశ్చైనమన్యైర్దంతై ప్రాశీర్యైష్టైతం పూర్వర్షర ప్రాశ్నం దంతాశ్చేషధ్యంతేత్యేన వాహ తం వాహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం ఋతుభిర్దంతై తైరేణం ప్రాశేషం తైరేణమజీగమం ఏష వావోదన సర్వాంగర్వరుతనో సర్వాంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తతశ్చైనమన్యే ప్రాణపానే ప్రాచీర్యైష్టైతం పూర్వర్షర ప్రాశ్నం ప్రాణాపానాస్వాహాస్యంతేత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం ఋతుభిర్షిరప్రాణపానే తైరేణం ప్రాశేషం తైరేణమజీగమం ఏష వావోదన సర్వాంగదేవర్వరుతనో సంభవతి దేవం వేద తతశ్చైనమన్యేన వ్యచయసా ప్రాశీర్యేన చైతం పూర్వర్షర ప్రాశ్నం రాజయక్ష్మస్వాహరిష్యతీర్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అంతరిక్షేణ వ్యచయసా తేనైనం ప్రాశీషం తేనైనమీగమం ఏషవావో దళస్సర్వాహంగర్వాహంగరేవర్వరుస్సర్వతరో సంభవతిదేవం వేద తదస్తేరమన్యేన పృష్ఠేన ప్రాధీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం విద్యుత్వాహరిష్యనీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం దివాపృష్ఠేన తేనైనం ప్రాధీషం తేనైనమజీగమం ఏషవావో ధనస్సర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాహంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైరమన్యేనో సా ప్రాధీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం కృష్యానరాహ్యశీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం పృథివ్యోరసా తేనైనం ప్రాశేషం తేనైనమజీగమం ఏషవావో ధనస్సర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాహంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యేనోదరేణ ప్రాధీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం ఉదరదారస్వాహరిష్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సత్యేనోదరేణ తేనైనం ప్రాశేషం తేనైనమజేయమం ఏషవావోదరసర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైరమన్యేన వస్తిరా ప్రాశీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం అక్షుమరిష్యసీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సముద్రేణ వస్తిరా తేనైనం ప్రాశీషం తేనైనమజీగమం ఏషవావో ధనస్సర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాహంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైరమన్యాభ్యాభ్యాం ప్రాచేభ్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాష్టం ఊరూరే మనిష్యతాదిత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం మిత్రావరుణలోరుభ్యాభ్యాం ప్రాశేషం తాభ్యాేనమజీగమం ఏషవావోదర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాష్ఠీమద్భ్యాం ప్రాయేర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం స్వామో భవిష్యసీత్యేనాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం తష్టోరష్టీవద్భ్యాభ్యామేనం ప్రాశేషం తాభ్యామేనమజీయమాన్ ఏషవావో ధనస్సర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాహంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైరమన్యాభ్యాం పాదాభ్యాం ప్రాచీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాష్టం బహుదారీభవిష్యసీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అశ్వినో పాదాభ్యాం తాభ్యామేనం ప్రాశేషం తాభ్యామేనమజీగమం ఏషవావోదరసర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాహంగరేవర్వరుస్సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాం ప్రపదాభ్యాం ప్రాశీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం సర్వస్వాహరిష్యసీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సవిత ప్రపదాభ్యాం తాభ్యామేనం ప్రాశేషం తాభ్యామేనమజీగమన్ ఏషవావో ధనస్సర్వాహంగర్వరుస్సర్వతనోః సర్వాంగేవర్వర్వతనోసంభవతిం వేద తరస్తేనమన్యాభ్యాం హస్తాభ్యాం రాశీర్యాభ్యాం పూర్వర్షయ ప్రాశ్న బ్రాహ్మణం హరిష్యసీత్యేనమాహన్నార్వాన్న పరాన్న ప్రత్యం హస్తాభ్యాభ్యాం ప్రాశేషం తాభ్యాదేనవీగమాం ఏషమావోహోదనస్సర్వాంగస్సర్వపరస్సర్వతనోస్తంభవతిం వేద తదస్తేన మన్యరా ప్రతిష్టరా ప్రాశీర్యయా చైతం పూర్వర్షర ప్రాశ్నం అప్రతిష్టానోషీత్యేనమాహ తం వా అహన్నార్వాన్న పరాన్న ప్రత్యం సతే ప్రతిష్టాయ తలేహీనం ప్రాశీషం తలేహీనమీగమాం ఏష వావోహోదనస్సర్వాహంగస్సర్వపరస్సర్వతనోస్సంభవతిదేవం వేద ఏతద్వయే బ్రద్ధస్ విష్టవయ్యదోహోదన ప్రధ్రణో గోభవతి బ్రద్ధస్ విష్టవిశ్వజతేజదేవం వేద ఏతస్మాద్వావోహోదనాత్రయస్త్రింశతం లోకాన్నిలంబీల ప్రజాపతి తేషాహం ప్రజ్ఞానాయజ్ఞమసృజత సదేవం విదుద ఉపద్రష్టా భవతి ప్రాణం రుణద్ధి నజ ప్రాణం రుణద్ధి సర్వజ్ఞానిం జీహీయతే నజ్ఞానిం జీయతే పురైనం జలస ప్రాణో జహాతి ప్రాణాయ నమోయస్వమిదం వశే యోభూతర్వస్వరోయస్మిన్సర్వం ప్రతిష్టితం నమస్తే ప్రాణఖన్నాయ నమస్తే స్తనయుత్రవే నమస్తే ప్రాణవిద్యుతే నమస్తే ప్రాణవర్షదే యత్ప్రాణస్తరయత్రుణాభిక్రందత్యోషధీ సమీహీయంతే గర్భాహం దదతేథో భగ్వీర్విజాయంతే యత్ప్రాణవిదావాదతేభిక్రందత్యోషధీ సర్వం తదా ప్రమోదతే యత్కించ భోమ్యామధి యదా ప్రాణోభ్యవర్షేద్వర్షేణ పృథివీం మహీ పశవస్తప్రమోదం తే మహో వైనో భవిష్యతి అభివృష్టావోషధన ప్రాణేన సమర్వాదిరం ఆయుర్వేన ప్రాతిహీత సర్వాహరస్మురభీరగ నమస్తే స్వాజతే నమో అస్తు పరాజతే నమస్తే ప్రాణనిష్టరాధీహీనాజోదతే నమః నమస్తే ప్రాణ ప్రాణతే నమో అస్తు పరాజతే పరాజీనాహారతే నమః ప్రదీజీనాహారతే నమః సర్వస్మై జగన్నమః జాతే ప్రాణ ప్రియాతనోర్యోతే ప్రాణ ప్రేరసి అరోయద్ధేనంతవరతస్థేహి జీవతే ప్రాణ ప్రజా అనోవస్తే పితా పుత్రమేవ ప్రియ ప్రాణోహర సర్వస్యేశ్వరోయచ్చ ప్రాణతిరచ్చన ప్రాణో మృత్యు ప్రాణస్తగ్మా ప్రాణం దేవా ఉపాసతే ప్రాణోహర సత్యవాదిన ఉత్తమే లోకాదర్శతే ప్రాణో విరాట్ ప్రాణోదేష్టే ప్రాణం సర్వ ఉపాసతే ప్రాణోహర సూర్యశ్చంద్రమా ప్రాణవాహ ప్రజాపతి ప్రాణవాణోన్ ప్రాణముచ్యతే జయేహ ప్రాణాహీతో పాలోచ్యతే అపాహది ప్రాణది గురుషో గర్భే అంతరా యదాత్వం ప్రాణజన్మస్యతే పునః ప్రాణమాహుర్వాత విశ్వానం వాతో ప్రాణముచ్యతే ప్రాణేహ భూతం భవ్యం చ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం ఆ సర్వీరాంగిరేర్వైర్మనుష్యజాగుత ఓషధన ప్రజాయంతే యదాత్వం ప్రాణజన్మధి యదా ప్రాణో అభ్యవర్షేద్వర్షేణ పృథివీం మహీం ఓషధన ప్రజాయంతే సోయా కాశ్చ విరుధా యస్తే ప్రాణైరం వేదశ్మింశ్చాసి ప్రతిష్ఠితః సర్వే తస్మై బలింహరానముష్మిల్లోకముత్తమే యథా ప్రాణవలిహతస్తభ్యం సర్వా ప్రజాయమా ఏవాతస్మై వైంభరాణవత్సశ్రవ అంతర్గర్భశ్చరతి దేవతా స్వాభూతో భూత సమో జాయతే పునః స భూతో భవ్యం భవిష్యత్పితా పుత్రం ప్రవీవేశాదీకం పాదం నోచ్చేదతి సలిలాధ్వంస ఉచ్చరం యదంగరముఖిదేన్నైవాద్యనశ్వశ్యాన్నరాత్రీనాహస్యాన్నవ్యుచ్చేత్ కదాచన అష్టాచక్రం వర్తదలేకరేమి సహస్రాక్షరం ప్రపురోని పశ్చా అర్ధేన విశ్వం భవనం జజానజలస్యార్ధం కరతమస్తకేతుః యో అస్య విశ్వజం మరజీషే విశ్వస్య చేష్టతః అన్నేషు ప్రసంవదే తస్మై ప్రాణ నమోస్తుతే యో అస్య సర్వజం మరజీషే సర్వస్య చేష్టతః అతంద్రో బ్రహ్మణాధీర ప్రాణో మానో తిష్టతు ఊర్ధ్వస్తుప్తేషు జాగారణుతిరిజం నిపద్యతే న సుప్తమస్య సుప్తేష్మను శుశ్రావ కశ్చన ప్రాణమామత్పరిజావృతో న వదన్యో భవిష్యసి అపాంగర్భమివ జీవతే ప్రాణభద్రా విద్వామణి బ్రహ్మచారీష్టంశ్చారతిరోదసీ ఉభే తస్మిన్ దేవస్తంభోభవంతి సదాధార పృథివీం దివం చాచార్యా తపసా పిపత్తి బ్రహ్మచారిణం పితరో దేవజనా పృథక్ దేవానుసంయంతి సర్వే గంధర్వాయే నమన్ వాహాయంత్రయస్తింశత్రిశతాశ్రక్సహస్రాసర్వాం సదేవాంస్తపసా పిపర్తి ఆచార్య ఉపనగమానో బ్రహ్మచారిణం కృణుతే గర్భవంతః తం రాత్రే చిత్ర ఉదరే విభక్తితం జాతం ద్రష్టోమభితం జందేవా ఇయం సమిత్రే దివేద్యోర్దితేజోతాంతరిక్షం సమిధా ప్రణాతి బ్రహ్మచారీ సమిధామేఖనజాశ్రమేణ లోకాంస్తపసా పిపర్తి పూర్వో జాతో బ్రహ్మణో బ్రహ్మచారీ ధర్మం వదాహారస్తపసోదతిష్ఠతే తస్మాజ్జాతం బ్రాహ్మణం బ్రహ్మజ్యేష్టం దేవాశ్చ సర్వే అమృతేన సాకం బ్రహ్మచార్యేది సమిధా సమిద్ధకాష్టం వదాహనో దీక్షితో దీర్ఘశ్మశ్రుః సహజరేది పూర్వస్మాదుత్తరం సముద్రం లోకాన్ సంగ్రభ్య బహురాచరిక్రత బ్రహ్మచారీ జనయన్ బ్రహ్మాపో లోకం ప్రజాపతిం పరమేష్ఠిలం విరాజం గర్భో భూత్వా అమృతశ్చయో నాగింద్రో భూత్వాసోరామస్తదర్హ ఆచార్యస్తదక్ష నభాసీ ఉగ్రే ఉర్వీ గంభీరే పృథివీం దివం చ తే రక్షతి తపసా బ్రహ్మచారీ తస్మిన్ దేవాస్తంభనసోభవంతి ఇమాం భూమిం పృథివీం బ్రహ్మచారీ భిక్షామాజభారప్రథమో దివం చ తే కృత్వా సమిధాముపాస్తే సచోరార్పీతా భువనాని విశ్వాః అర్వాగణ్యః పరో అన్యో దివస్పృష్టాద్ముహా విధీతౌ బ్రాహ్మణస్య కౌరక్షతి తపసా బ్రహ్మచారీ తత్కేవలం కృణుతే బ్రహ్మ విద్వాన్ అర్వాగణ్యయితో అన్యః పృథివ్యా అగ్నే సమేతో నభాధీరంతరే కయోశ్రయంతే రశ్మజోధీ దృఢాస్థానాతిష్ఠతి తపసా బ్రహ్మచారీ పరిక్రందం స్థలయం నరుణశ్రీతింగో బృహక్షేపోనుభూమౌజభార బ్రహ్మచారీ రేత పృథివ్యాం తేన జీవంతి ప్రదిశశ్చతస్ర అగ్నౌ సూర్యే చంద్రమాసి మాతరిష్మన్ బ్రహ్మచార్యా ఆప్సు సమిధమాదధాతి కాసాహమధ్యేం శ్రీమృతగభ్రేతరంతి కాసామాజ్యం పురుషో వర్షమాపాహ ఆచార్యో మృత్యుర్వరుణస్వమోషధర పరాహ జీవోలా ఆసన్ సత్వాహస్తైరిదం స్వా ఆరాభృతం అవాభృతం కృణుతే కేవలమాచార్యో భూత్వా వరుణో నిర్జయక్షత్ ప్రజాపత తద్బ్రహ్మచారీ ప్రాయచ్చ స్వాన్మిత్రో అధ్యాత్మనః ఆచార్యో బ్రహ్మచారీ బ్రహ్మచారీ ప్రజాపతి ప్రజాపతిర్విరాజతి విరాణిం రోహభద్వహి బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్ఛతే బ్రహ్మచర్యేణ కన్యాయమానం విందతే పదిం అనర్వాన్ బ్రహ్మచర్యేణాశ్వఘాసం జిహీషతి బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుమపాఘత ఇంద్రోహ బ్రహ్మచర్యేణ దేవేభ్యస్వా ఆరాభరత్ ఓషధోభూతమహో రాత్రే వనస్పతి సంవత్సర సహస్రభిస్తే జాత బ్రహ్మచారిణ పార్థివా దివ్యా పశవారణ్యా గ్రామ్యాశ్చరే అవక్షా పక్షిణశ్చరే జాత బ్రహ్మచారిణ పృథక్ సర్వే ప్రజాపత్యా ప్రాణానాత్మతో బిభ్రతి తాన్ సర్వాన్ బ్రహ్మ రక్షతి బ్రహ్మచారిణ్యాభృతం దేవానామేతత్వరిషోదమనభ్యారూఢం చరతి రోచమానం తస్మా జాతం బ్రాహ్మణం బ్రహ్మ జ్యేష్టం దేవాశ్చ సర్వే అమృతేన సాకరం బ్రహ్మచారీ బ్రహ్మభ్రాజతి భర్తి తస్మిన్ దేవాధివిశ్వే సమూతాః ప్రాణాపానో జలజన్నాజ్ఞానం వాచో మనో హృదయం బ్రహ్మ మేధా చక్షుశ్రోత్రం యశో అస్మాసో ధేయం రమ్లేతో లోహితముదరం తాని కల్పద్బ్రహ్మచారీలస్ పృష్టే తమో తిష్టక్రప్యమాహార సముద్రే సష్ణాతో బభ్రుపింగర ప్రేథివ్యాం బహురోచతే అగ్నిం రోహో వనస్పతి దోషధీరుతీరుధా ఇంద్రం బృహస్పతిం సూర్యం తేనో ముంచంతుం హరతః భ్రోమో రాజానం వరుణం మిత్రం విష్ణుమశోభరం అంశం వివస్వంతం రూపస్తేనో ముంచంతుం హరతః భ్రోమో దేవం స వితారం ధాతారముతభూషణం తక్షాలంబ్రోవస్తేనోంచంతం భరతః గంధర్వాప్సరసో బ్రోమ అశ్వినా బ్రహ్మరస్పతిం అర్యమానామయో దేవస్తేనోంచంతం భరతః అహోరాత్రే ఇదంబ్రోవసూర్యాజం దేవతా ఉభా విశ్వానాదిత్యాంబ్రోవస్తేనోంచంతం భరతః వాగం రోమ పర్జన్యమంతరిక్షవసో దిశా ఆచార్య సర్వా బ్రోమస్తేనోంచంతం భరతః ముంచంతో వాదపత్యా అహోరాత్రేయసో ఉషా సోమో వా దేవో ముంచతుజమాహుశ్చంద్రమాది పార్థివా దివ్యా పశవారణ్యా ఉదరే ముదా శకుంతాన్ పక్షిణో బ్రోమస్తేనో ముంచంతం భరతః భవా సర్వామిదం బ్రోమో రుద్రం బ్రహుమతిశ్చయ ఇషోర్యాలేషాం విద్మదాన సంతు సదా శివా దివం బ్రోమో నక్షత్రాణి భూమిం యక్షాణి పర్వతాన్ సముద్రానద్యో వేషంతాస్తేనో ముంచంతం భరతః సప్తర్షేం వాదం బ్రోమో దేవే ప్రజాపతిమశ్రేష్టాం బ్రోమస్తేనో ముంచంతం భరతః ఏ దేవాది విషదో అంతరిక్షతశ్చరే పృథివ్యాం శక్రాలే శిదాస్తేనో ముంచంతం భరతః ఆదిత్యా రుద్రావసవో దివి దేవాధర్వాణ అంగీరసోపేషిణస్తేనో ముంచంతం భరతః యజ్ఞం రోమో యజమానవృజస్తామానిభేషోత్రాహోమస్తేనోంచంతం భరతః పంచరాజ్యాని మేరుధాం సోమశ్రేష్టాని బ్రోమః గర్భోభంగోజవస్తేనోంచంతం భరతః అరాజాన్ బ్రోమో రక్షాంసి తత్వాన్ పుణ్యజలాన్ పిత్రేణ మృత్యోరేకశరం బ్రోమస్తేనో ముంచంతం భరతః మృతోన్ బ్రోమరుదుమదీరాత్మృతాయనాన్ సమాస్త సంవత్సరాన్మాధాంస్తేనోముంచంతుంభర ఏతదేవాదక్షిణ పంచాత్రాంచ ఉదయత పురస్రాదత్తరాచక్రా విశ్వే దేవాస్తమేత్యనోముంచంతుంభర విశ్వాహం దేవాలిదం భోవ సత్యసంధానతానుధాః విశ్వాహ్యపత్నీభిస్తేనోముంచంతుంభర సర్వాహం దేవాలిదం భోవ సత్యసంధానతానుధాః సర్వాహ్యపత్నీభిస్తేనోముంచంతుంభర భూతం రోమో భూతపతి భూతానాముతయో బహి భూతాని సర్వా సంగత్యముంచంతుంభర యా దేవే పంచ ప్రతిశోజయ దేవాదశత్తమ సంవత్సరస్యేదం శాస్తేన సంతు సదా శివాతీరక్రీతమృతం వేదభేషజం కలింద్రో అప్సు ప్రావేషత్తభేషజం ఉచ్ఛిష్టే నామ రూపందోచ్ఛిష్టే లోకాహీత ఉచ్ఛిష్ట ఇంద్రశ్చాగ్నిష్ట విశ్వమంతః సమాహీతం ఉచ్ఛిష్టే ద్యావా పృథివీ విశ్వం భూతం సమాహీతం ఆపస్రముద్రముచ్ఛిష్టే చంద్రమా వాతాహీత సన్నుచ్ఛిష్టే అసంష్టోభో మృత్యుర్వాజ ప్రజాపతి లౌక్యాముచ్ఛిష్టాయ సావ్రశ్చక్రశ్చామిశ్రీయమణి దృఢోదంహస్థిరోన్యా బ్రహ్మ విశ్వజోదశ నాభీమివ సర్వదశ్చక్రముచ్ఛిష్టే దేవతా షడాః రక్షామయజరుచ్ఛిష్టముద్గీత ప్రస్తోతం స్తుతాం హింకారముచ్ఛిష్టే స్వరస్వాంనో మేనిష్టతం మలి ఐంద్రాగ్రం పావమానం మహానాం నేర్మహావ్రతం ఉచ్ఛిష్టే యజ్ఞస్యాంగాన్యంతర్గర్భానివ మాతరి రాజసోయం వాజపేయమగ్నిష్టోమస్తనధ్వర అర్కాశ్వమేధావచ్ఛిష్టే దేవవర్హ్యమదింతమ అజ్ఞాధేనమథో దీక్షాకామప్రశ్చందసాస ఉత్సన్నయజ్ఞా సత్రాన్నుచ్ఛిష్టేధి సమాహీతా అగ్నిహోత్రం చాలో ప్రదంతపాః నక్షేదేష్టం పోత్రం చోచ్ఛిష్టేధి సమాహీతాః ఏకరాత్రోద్విరాత్ర సత్యక్రీరక్రీరుక్షాః పోతం నిహితముచ్ఛిష్టే యజ్ఞశ్యాణోని విద్యయాః చతురాత్ర పంచరాత్ర షడ్రాత్రశ్చోభయ షోడశేరత్రరాత్రోచ్ఛిష్టాజ్ఞిరే యజ్ఞామృతే హితా ప్రతీహారో నిధనం నిష్మయుచ్చాభియుచ్చయ సాన్నాదిరాత్రముచ్ఛిష్టే ద్వాదశాహో విధర్మరి సోనృతాసన్నతిక్షేమస్పథోజామృతం సహాః ఉచ్ఛిష్టే సర్వే ప్రత్యంచక్రామాభూయే సముద్రావచ్ఛిష్టేధి శృతాదివాః ఆదూర్యో భాత్యుచ్ఛిష్టే హోరాత్రే వితమ్మది ఉపహవ్యం విశోమంతయ్యే చ యజ్ఞాగుహాహితాః విభక్తి భర్తా విశ్వస్యోచ్ఛిష్టో జనితః పితా పితాజనితురుచ్ఛిష్టోసో పౌత్రః పితామహః సక్షీర్యశ్వేషా భూమ్యాజ్ఞా విదం సత్యం తపో రాష్ట్రం శపో ధర్మశ్చర్మ భూతం భవిష్యదుచ్ఛిష్టే వీర్యం లక్ష్మీర్బలం బలే సమృద్ధిరోజాగో క్షత్రం రాష్ట్రం షడుర్వ్యా సంవత్సరాద్యుచ్ఛిష్టైడా ప్రైషాగ్రహారి చతుర్హోదారా ప్రియశ్చాతుర్మాస్యాని నీవిదాః ఉచ్ఛిష్టే యజ్ఞాహోత్రా పశుబంధాస్తదిష్టాయ అర్ధమాసాశ్చ మాసాశ్చాస్తమాజుభిః సహ ఉచ్ఛిష్టే ఘోషణీరాపస్తనయత్రుశ్రుతిర్మహీ శర్కరాశ్వాషధనో మేరుధస్మృణాః అభ్రాణీ విద్యుతో వర్షముచ్ఛిష్టే సంశ్రేతాశ్రితా రాజ్యప్రాప్త్యస్తమాప్త్యర్వ్యాప్త్యర్మహాజయధతు అద్యాప్త్యనుచ్ఛిష్టే భూనిష్టాహీతానిహీతాహితా యచ్చ ప్రాణతి ప్రాణేన యచ్చ పశ్యతి చక్షుషా ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాదిశ్రుతాః విరస్వామాహాన్ని పురాణం యజూషా ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాదిశ్రుతాః ప్రాణపానో చక్షుశ్రోత్రపక్షిక్షిశ్చరా ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాదిశ్రుతాః ఆనందమోదా ప్రముదో భీమోదయముదశ్చే ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాదిశ్రుతాః దేవా పితరో మనుష్యా గంధర్వాప్సరసశ్చే ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాదిశ్రుతాః యన్మన్యుర్జాయామావహత్సంకల్పస్య గృహాదిభి కాదన్యన్యాక్షేవరా కవుజ్యేష్టవరో భవద్ తపశ్చైవాస్తాన్ కర్మ చాంతర్మ హత్యాన్నవే తాదన్యన్యాస్తేవరా బ్రహ్మజ్యేష్టవరో భవద్ దశరసాగమాజాయం తదేవాదేవేభ్యః పురా యోరేకాన్ విద్యా ప్రత్యక్షం సవా అద్య మహద్వాదే ప్రాణాపానో చక్షుశ్రోత్రమక్షేతిష్టక్షితిష్టయా జ్ఞానో దానో వాంగ్మనస్తేవా ఆపోచిమావహన్ అజాతారం ఋతవోధో ధాతా బృహస్పతి ఇంద్రాగ్ని అశ్వినాతరి కందే జ్యేష్టముపాసత తపశ్చైవాస్తాం కర్మ దాంతర్మ హత్యాన్నవే తమోహవైద్యే కర్మణస్తత్తే జ్యేష్టముపాసత ఏతాదేభ్యోర్వాజావద్ధాతరేతో యోనేతాం విద్యాన్నామధాసమన్యేత పురాణమిత్ కుత ఇంద్రః కుతస్తోమః కుతో అగ్నిరజాయత కుతస్పష్టాసమభవత్కుతో ధాతాయాయత ఇంద్రాలింద్రస్వమాత్ స్వమో అగ్నేరగ్నిరజాయత త్వష్టాయజ్ఞే త్వష్టర్ధాతుర్ధాతాయాయత ఏతాసం దశ జాతా దేవాదేవేభ్యః పురా పుత్రేభ్యో లోకం దత్వా కస్మింస్తే లోకాసతే యదాశానస్థిస్తావ మాంసం మజ్జానమాభారత శరీరం కృత్వా పాదవత్తం లోకమను ప్రావీశత్ కుతకేషాన్ కుతస్నావ కుతో అస్థేన్యాభారత అంగాపర్వాణి మజ్జానం కో మాంసం కుతాభారత సంశితో నామదే దేవాలే సంభారాన్ సమభారన్ సర్వం సంసిచ్య మధ్యం దేవా పురుషమావీశన్ ఊరువాదావష్టివంతౌ శిరోహస్తావతో ముఖం పృక్షేర్మద్యే పార్శ్వే కష్టత్సమదధాతి శిరోహస్తావతో ముఖం జిహ్వాం దేవాశ్చ కీకసాః తదా ప్రావృత్య సర్వం తత్సంధా సమదధామహి యత్తచ్చరీరమశయత్సంధా సంహీతం మహద ఏనేతమద్యోచతే గోహస్మిన్ వర్ణమాభారత సర్వే దేవా ఉపాధిక్షం తదజానాద్వధూస్వతీ లీలావశస్యాజాయాదాస్మిన్ వర్ణమాభారత యదాత్మష్టాప్యత్రేణ పితాత్మష్టుర్యముత్తరః గృహం గత్వా మధ్యం దేవా పురోషమావీశన్ స్వప్రోవేతంద్రేం నిర్వేదిష్పాత్మానే నామ దేవతాః జలాఖారత్యం బాలిత్యం శరీరమను ప్రావేశన్ శేయం దుష్కృతం రేజినం సత్యం యజ్ఞోయశో బృహత్ బలం చ క్షత్రమోజశ్చ శరీరమను ప్రావేశన్ భూతిశ్చ భూతిశ్చ రాతరో రాతరశ్చయాః క్షుధశ్చ సర్వాకృష్ణాశ్చ శరీరమను ప్రావేశన్ నిందాశ్చ వా అనిందాశ్చ యచ్చహంతే దినేతి చ శరీరం శ్రద్ధాదక్షిణా శ్రద్ధాజాను ప్రావేశన్ విద్యాశ్చ వా అవిద్యాశ్చ యచ్చాన్యదోపదేశ్యం శరీరం బ్రహ్మ ప్రావేశమాధో యజో ఆనందామోదా ప్రముదో భీమోదముదశ్చ అసో నరిష్టా నృత్తాదిశరీరవను ప్రావేశం ఆనాపాశ్చ ప్రణాపాశ్చాభీరాపలపశ్చే శరీరం సర్వే ప్రావేశం నాయుధ ప్రయోజిదా ప్రాణాపానౌ చక్షుశ్రోత్రమక్షితిశ్చక్షితిశ్చయా యానోదానౌ వాన్మనశ్శరీరేణతనీయంతే ఆశిరశ్చ ప్రాశిరశ్చ సంశిరో ప్రశిరశ్చయా చిత్తాని సర్వే సంకల్పాశ్చరీరమను ప్రావేశం ఆస్నేయీశ్చాస్నేయీశ్చత్వరణాక్రేపణాశ్చయా శుక్రా స్థూల అవస్థాభి భక్తావసాదరన్ అస్థీకృత్వామిధాపో అసాదరన్ వేదకృత్వాజ్యం దేవా పురుషమావీశం యాపోయాశ్చ దేవతాయా విరాబ్రహ్మణా సహ శరీరం బ్రహ్మ ప్రావేశరీరేధి ప్రజాపతి సూర్యశ్చక్షుర్వాత ప్రాణం పురుషస్య విభేజిరే అథాచేతనమాత్మానం దేవా ప్రాయచ్ఛన్నగ్నే తస్మాన్నై విన్వాన్ పురుషమిదం బ్రహ్మేతి మన్యతే సర్వాహ్యస్మిన్ దేవతా గావో గోష్ఠ ఇవాసతే ప్రథమేన ప్రమాణేన మేధా విశ్వం విగచ్చతి అదలేకేన గచ్చత్యదలేకేన గచ్చతి హైకేన నిషేమతే అప్సుస్తేమాసు వృద్ధాసు శరీరమంతరాహితం తస్మిన్ చవోధ్యంతరా తస్మాచ్చవోధ్యుచ్యతే ద్వే బాహవో యా ఇష బోధం వదాం వీర్యాణి చ అసీన్ పరశూనాయూధం చిత్తాకూతం చ యద్ధృతి సర్వం దద్బుజే తమమిత్రే జ్యోతిషే గోరుంశ ప్రదర్శన ఉత్తిష్ట సన్నశ్యధ్వం మిత్రాదేవజనాయూజం సంవృష్టాగుత్రావస్తంతు యానో మిత్రాణ్యర్బుదే ఉత్తిష్ట మారభేధామాదారసంతానాభ్యా అమిత్రాంశేనా అభిదత్తమర్బుదే అర్బుదిం నామయో దేవీశానశ్చర్బుది యాభ్యామంతరిక్షమావృతమియం చ పృథివీమహి తాభ్యామింద్రవేదిభ్యామహం నిరమన్వేభ్యేన ఉత్తిష్టత్వం దేవజనార్బుదే సేనజాతః భంజన్ అమిత్రాంశేనాహం భోగేభిః పరీవారయ సప్తజాతాన్యద్భుతమునాహం సమీక్షయన్ తేభిష్టాజ్యే ఉదే సర్వైరుత్తిష్టసేన ప్రతిజ్ఞానాశ్రుముఖీ క్రోధసన్నీతక్రోధన విదేశీ పురుషే హరేరదితే అద్భుతే తమ సంకర్షంతి కరోకరం మనసా పుత్రమిచ్ఛంతి పరిభ్రాతరమాస్వాన్వదితే అద్భుతే తమ అరిక్లవాజాష్కమదాగృద్ధాశ్చేనాపత్రిణాంశాశ్చగులయత్రప్యంతమిత్రేణమేక్షయం రజితే అద్భుతే తమ అథో సర్వం స్వాపదం అక్షేకాద్రప్యదుమీ పౌరుషేయేధిగుణపేరథితే అద్భుతే తమ ఆగృహీతం సంబృహతం ప్రాణాపానాన్యర్బుదే విభాషాఘోషాస్తయ్యం పవిత్రేణమేక్షయం రజితే అద్భుతే తమ ఉద్వేపయ సంయేజం తాం భ్రియామిత్రాం సంసృజ ఉరుగ్రాహేర్వాంకైర్విద్యామిత్రాన్యర్బుదే ముయ్యం తేషాం బాహవశ్చిత్తాకూతం చ యద్ధరి వైషాముచ్చేషిం చ నరాజితే అద్భుతే తమ ప్రతిఘ్రానాస్తంధావంతోరపటూరావాఘ్రానాఘేష్యోరుద్యా పురుషే హతేరాజితే అద్భుతే తమ సంవదీరసరథోరుపరాబుదాబోదే అంతఃపాత్రేషదీ మృషాం దుర్నిహితైషిణీ సర్వాస్తాద్బుధే త్వమమిత్రేభ్యో దృశే కోరోరాంశ ప్రదర్శన ఖడూరేణం క్రమాం ఖర్వీకాన్ ఖర్వవాసినీ యమూదారాంతర్హీతా గంధర్వాప్సారదశ్చరే స్వ సర్పాయీతరచరణాక్షాంసి చతుర్థమష్టాం చావదత కుంభముష్టాం అభిముఖాన్ స్వభ్యసారేతోభ్యసాః ఉద్వేపయస్తమద్భుతే మిత్రాణామోషితాః జయాంశిష్టామిత్రాం జయతామింద్రమేదినో ప్రబ్రహ్మీణోదీరక్షాణాం హోతో మిత్రోహణ్యర్బుదే అగ్నిర్వాధోపధికాజయంతేరయంతు తయాబుదే ప్రణుత్తానామింద్రోహంతు వరం వరం అమిత్రాణాం సదేవదర్మాణేషామోదిరక్షణ ప్రాణముదీడరు చౌష్టాశ్చ మనోవర్తమిత్రామోదమిత్రిణీరాధీరా పరాంచోధిరాశ్చరేస్తాభివాదినా సర్వాంస్తాంబుదేత్తమిత్రేభ్యోదిశేతోరోదానాంశ ప్రదర్శన అర్బోదిష్టత్రిషంధిష్టామిత్రాన్నోమిధ్యరా యథైషామింద్రమిత్రహర్ణనా వసదీపతే మిత్రాణాం సహస్రశ పరస్పతేం వానస్పత్యానోషధీరుధాః గంధర్వాత్సరసస్తత్వాం దేవాన్ పుణ్యజనాన్ పిత్రేర్ సర్వాంస్తాం అద్భుతేస్తమిత్రేభ్యో దిశేకోరోదానాంశ్చ ప్రదర్శన ఈశాంబో మరుతో దేవాదిత్యో బ్రహ్మనస్పతిః ఈశాం మహేంద్రశ్చాగ్నిశ్చ ధాతామిత్ర ప్రజాపతిః ఈశాం వర్షయశ్చక్రమిత్రేణమేక్షయమిత్రే అద్భుతేతవ తేషాం సర్వేషామీషా ఉత్తిష్టమిత్రాదేవ జనాయోజన్ ఇమం సంగ్రామం సంజిత్య యథా లోకం నిష్టధ్వాన్.